బ్రహ్మదిరేమదర్చావచోజ కృష్ణగర్భానిరహన్ రజస్వరా అవశ్య గోవృణం వజ్రదక్షిణం వరుత్వంతం సఖ్యాయ హవామహే యోగ్యం సంజాహృషానేన మంజునాయ సంవరంజో అహం విప్రోమవ్రతం ఇంద్రోయసృష్ణ మధుషం జ్ఞావేణం మరుత్వంతం సఖ్యాయ హవామహే పృథివీ పౌంశం మహద్యస్య వ్రతే వరో నోయస్య సూర్యాస్యేంద్రస్య సింధవస్తం వ్రతం మరుత్వంతం సఖ్యాయ హవామహే యో అశ్వానాం యోగభాం గోపాదిర్వశీయ కర్మణి కర్మణి స్థిర వీరాస్తింద్రోయో అసంవతో వధో మరుత్వంతం సఖ్యాయ హవామహే యో విశ్వస్య జగత ప్రాణతస్వధర్యో బ్రహ్మణే ప్రథమో గావిందత్ ఇంద్రోయోదస్యో ప్రహరాం అవాదీరం మరుత్వంతం సఖ్యాయ హవామహే యశ్రూరేభిర్హవ్యోయశ్చ భీరుభిర్యోధావద్భిర్భూయతే యశ్చ దిగ్భిః ఇంద్రమ్యం విశ్వాభువనామిసందధర్మరుత్వంతం సఖ్యాయ హవామహే రుద్రానామేది ప్రతిశామిచక్షణో రుద్రేభిర్యోరాతమదే పృథజ్రజాః ఇంద్రం మనీషా అభ్యర్థతి శ్రుతం మరుత్వంతం సఖ్యాయ హవామహే యద్వా మరుత్వ పరమే దధస్థే యద్వా భవే విజనే మాతిరాసే అదాయాఖ్యద్భరన్నో అచ్చాత్వాజా హవిష్ట కృమా సత్యనాథ ద్వాజేంద్రలోమం సుషుమా సుదక్షత్వాజా హవిష్ట కృమా బ్రహ్మవాహ ప్రధానయుక్తస్సగానో మరుద్భిరస్మిన్ యజ్ఞే పరిగిడే మాదయస్వ మాదయస్వ హరిభిర్యేత ఇంద్రవిష్టస్తుతి ప్రేమిసృజస్వధేనే ఆత్మా శుచి ప్రహరాజో వహంతు సన్భవ్యాని ప్రతినో జుషస్వ మనస్సోత్రస్య వృజనస్య గోపా వయమింద్రేణ సునిజామవాజం మిత్రవరుణో మామహంతామతి నిస్సింధు పృథివీ ఉదద్యో ఇమాం దేధియం ప్రభారే మహోమహీమస్య స్తోత్రే ధిగణాయత్త ఆనజే తమోత్సవే చ ప్రసవే చ సహిమింద్రం దేవాసశ్రవ సామదన్ననో అస్య శ్రవా నద్య సప్త బిభ్రదిద్యా వాక్షామా పృథివీ దర్శనం వమోహ అస్మే సూర్యాగం రవసాభిచక్షే శ్రద్ధేరమింద్రజనతో విదర్పురం తరం స్వారథం మఘవంటావ సాతజే దైత్రం జంతే అనుమదామసంగమే ఆజాన ఇంద్రమనసా పురుష్కృతత్వాయభ్యో మఘవన్ శర్మ యచ్చనః భజంజాయే భత్వయా యుజామృతమస్మాకమం సముద బాభరే భరే అస్మభ్యామింద్రపరీవ సుగం గ్రేధి ప్రసత్రూణాం మఘవన్వృష్ట్యారుజ నానాహిత్వాహవమానాజనాయుమేధనానాం ధర్తరవ సా విభన్యవాహ అస్మాకం స్మారసమాదిష్ట సాతయే జైత్రం హీంద్రనిభృతం మనస్తవ గోదిరా బాహు అమేదక్రదశివః కర్మన్ కర్మన్ శతమో నిఖలంకరః అకల్పయంద ప్రతిమానమోజసాధాజనామిక్పాయందేషాసవాః బుద్ధే సదాత్మాఘవన్నుచ్చ భూయ సముత్సహస్రాణిశ్రవాః మాత్రం త్వాధిషణాదిక్షిణే మహ్యథా వృత్తాణి జిఘ్రదే పునందర ప్రవిష్టిధాతు ప్రతిమా నమోజాసస్తిస్రో భూమేర్నృపదే త్రీణి రోచనా అతీతం విశ్వంభువరంభవక్షిథా సమతమింద్రజనుషా సనాదాసి త్వాం దేవేషు ప్రథమం భావామహే సమతాసై ఏమన్నః కారమోపమన్యమద్భుతమింద్రః ప్రణోద ప్రథమే రథం ధనధనారురోచితాభ్యేష్జామఘవన్మహత్సూచ ముగ్రమవసేసంసేసీమస్యథానయంతహవనేషు చోదయ విశ్వాహేంద్రో అధిపత్తానో అస్తపరిహృదాస్తవ్యామపాయం మిత్రో వరుణో మా మహంతామదే సింధుః పృథివీ ఉదద్యౌః తత్ర ఇంద్రియం పరమం పరాతైరధారయంత కమలః పురేయం క్షమేణ మన్యద్దివ్యా అన్యదస్య సమీ పృచ్ఛతే సమదేవ కేతుః సధారయత్ పృథివీం అప్రదక్షమద్రేణ హత్తానిరమస్త సద్య అహన్న ఇమభిరద్రౌహిణం యహన్యం సమ్మఘవాసజీభిః జాతు భగన్మా శ్రద్ధానమోజపురోభిన్న చరద్విదాసీ విద్వాన్వ్యంగస్య వేహేతిమస్యాం సహో వర్ధయామింద్ర తదోజుషేమానో క్షేమాయుగాని కీర్తేణ్యం మఘవానామవిభ్రత్ ప్రయందస్య హత్యాయ భద్రీయద్ధోనస్య వసేనామదే తదస్యేకం పశ్యతా భూరి పుష్టం రజేంద్రస్య ధత్తన వీర్యాయ సగావిందస్తో ఆవిందస్వాం సోషధీస్తో అసలాని భూరి కర్మణే మృఢభాజ విష్ణే సత్యసుష్మాయ సునభామ సోమం యథాదిత్యా పరిపంథీ వసూరో యద్వనో విభజన్నే దివేదాః తదింద్ర ప్రేమ వీర్యం జగర్థయత్ ససంతం వజ్రేణాబోధయోహిం అనత్వా పత్నీర్హృషం వయశ్చ విస్తే దేవాసో అమదన్ననుత్వా సుభుషాం విక్రం కుయామం వృత్రమింద్ర యదావధీర్విపురః సంభారస్య తన్నో మిత్రో వరుణో మా మహంతామదే సింధుః పృథివీ ఉదద్యౌః జ్యోనిష్ట ఇంద్ర నిషదే అకారితమానిషీదస్వానో నార్వా విపుంచావయా వసాయా స్వాన్ దోషావస్థోర్మహీయస ప్రతిత్వే ఓత్యేన రయింద్రమూతయే దుర్మో చిత్తాం సద్యోధ్వనో జగమ్యాత్ దేవాసో మన్యం దాసస్యస్తం నాంద్రయావక్షన్ సువితాయ వర్ణం అపద్మనా భరతే కేత వేద అపద్మనా భరతే ఫేన బుదన్ క్షీణ స్నాదక్కుజవస్తయోషే హతే స్యాదామ్రవణే శిఫాయా యుజోపనాభిరుపారస్యాయో ప్రపూర్వాభిస్థిరతే రాష్ట్రిశూరాః అంజసీ కూలిసీ వీరపత్నీకయో హిన్వానా బుధభిర్భరంతే ప్రతిలక్ష్యామీధాదర్శిరస్యోరోగోనాచ్చాసుదానం జానదీకాత్ అధాస్మానామకమంతర్కృతాదిన్మానామఘేవ నిష్పీవనాదాః సత్వం నయంద్రసూర్యేసో అశ్వనాఘాస్త ఆభాజ జీవ సంసే మాంతరాంభుజమానీరో నశ్రద్ధీదంతే మహతయంజుయాయ మన్యే శ్రద్ధే అస్మాధాజివృషా జోదస్వమహతే ధనాయ మానో అగ్రదే పురుహూతయో నావింద్రక్షుద్ధ్యోపజ ఆసుదిందాః మానావధీరింద్రమాపరాధా మానః ప్రియా భోజనాని ప్రమోషీః ఆండామానామఘవన్ చక్రణిభ్యేన్మానః పాత్రాభ్యేత్ సహజారుషాణి అర్వాణే హి సోమకామం త్వాహృదయం సుతస్తస్య పిపాపదాయ భృగ్యజాజఠరావేణ సవితేవానశృణిః హూయమానః చంద్రమా అశ్వా అంతరాసో పన్నో ధావతే దివి నవో హిరణ్యనేమయ పదం విందంతి విద్యుతో విత్తం మే అస్య రోదసీ అర్థ విద్వావో అర్థిరాజాయుమతే పతిం తుల్య ఇంద్రాదేవృష్ణ్యం వయ పరిదాయరసం దుహే విత్తం మే అస్య లోదసీ మోర్లేవాదస్వా అరవపాది దివస్పరి మాసోగ్యస్య సంభువస్సూరే భూమకదాచర విత్తం మే అస్య రోదసీ యజ్ఞం పృచ్చామ్యవమంసతద్ధూతో వివోచతి వరతం పూర్వం గతం కస్తద్విభక్తిలోదానో విత్తం మే అస్య రోదసీ అమీయే దేవాస్తన దృష్ట్వారోదనే దివః తద్వరుదం గదమృదం పప్రత్ర బాహోదర్విత్తం మే అస్య రోదసీ తద్వరుదస్య ధర్మసి గర్భరుణస్య తక్షణం కదర్యం నో మహస్పథాదిక్రామే మధూర్భ్యో విత్తం మే అస్య రోదసీ అహం గో అస్మయః పురా సుతే వదామి కానిచిత్ తమ్మామ్యం చాధ్యో మృగం విత్తం మే అస్య రోదసీ సర్మాతమంత్యభిదః సపత్నీరివమర్షావః మూషో న శిష్టాభ్యాజంతి మాధ్యస్తోతారం కేశరక్రతో విత్తం మే అస్య రోదసీ అమీయే సంతరస్తయస్తత్రా మేనాభిరాజత విత్తాయ రేభతి విత్తం మే అస్య రోదసీ అమీయే పంచోక్షణో మధ్యే తస్తుర్మహో దివః దేవత్రాణు ప్రవాచ్యం సద్భీజీనాని వా మృతుర్విత్తం మే అస్య రోదసీ సుపర్ణాయేతా సతే మధ్య ఆరోధానే దివః దేశే ధంది పథో మృగంతరం గంజపీరపో విత్తం మే అస్య రోదసీ నవ్యంత దుఃఖ్యం హితం దేవాదస్సు ప్రవాచనం హృదమర్షంది సింధవ సత్యంతాతానసూర్యో విత్తం మే అస్య రోదసీ ఆజ్ఞేతవర్త్య దుఃఖ్యం దేవేష్వస్యాప్యం సరస్సత్తోమరుష్పదేవాదక్షిదుష్టారో విత్తం మే అస్య రోదసీ సత్తో హోతామరుష్పదేవాదుష్టర అగ్నిర్హవ్యాజూషోదతి దేవో దేవేషు మేధీరో విత్తం మే అస్య రోదసీ బ్రహ్మాగ్నో దివరో నోగాదువిదంతమీమహే వ్యోర్నోదిహృతామతిం నవ్యో జాయత మృతం విత్తం మే అస్య రోదసీ అసౌయః పంథా ఆదిత్యో దివిప్రవాచ్యం కృతః నసదేవాదిక్రమేతం వర్తా సో నపశ్యత విత్తం మే అస్య రోదసీ శ్రియః కూపేవ హితో దేవాహవత భూతయే తచ్చశ్రావ బృహస్పతి కృణ్వన్నం ఘోరణాదురు విత్తం మే అస్య రోదసీ అరుణో మాసగర్భృగ పథాయంతం దదర్శి ఉద్దీహీతే నిజాయ్యాతష్టే వృష్ట్యావీ విత్తం మే అస్య రోదసీ ఏనా ఘోషేణ వయమింద్రవంతోభిష్టామృజనే సర్వా వీరాః తన్మా మిత్రో వరో నామహంతామదేజసింధు పృథివీ ఉదజౌః ఇంద్రం మిత్రం వరో నమగ్నిమూతయే మారుతం సర్ధో అదీతిం భవామహే గర్భ దుర్గాత్మవస్తు దానవో విశ్వస్మాన్నో అంహసో నిష్ణీవర్తన ఆదిత్యాగత సర్వతాతయే భూతదేవాృద్ధతూర్యేషు సంభువాః కథన దుర్గాత్మవస్తు దానవో విశ్వస్మాన్నో అంహసో నిష్ణీవర్తన అవంతున పితరః స్వప్రవాచనా దేవీ దేవపుత్రేణ తావృథా ప్రసన్న దుర్గాద్వాదవస్తు దానవో విశ్వస్మాన్నో అంహసో నిష్ణీవర్తన కథాసందం వాజినం వాజయన్ నిహక్షయద్వీరం పూషణం సుమ్నైరీమహే తన్న దుర్గాత్మసమస్కృదాన భో విస్తస్మాన్నో అమ్నా సోనిష్ఠీభర్తన బృహస్పతే సమిన్న సుఖం కృధి సంయోర్యత్తే మదర్హితం దీమహే తన్న దుర్గాత్మసమస్కృదాన భో విశ్వస్మాన్నో అమ్నా సోనిష్ఠీభర్తన ోత్సోరత్రహణం సజీపతి కాఠే నిభాధర్షీరక్వదూతయే రథన్న దుర్గాత్మసమస్కృదాన భో విశ్వస్మాన్నో అమ్నా సోమిష్ఠీభర్తన దేవైర్నో దేవ్యతి దిర్నిపాతు దేవస్త్రాదాత్రాయ రామ ప్రాయుచ్ఛన్ తన్నా మిత్రో వరో నామహంతామదీర్యసింధు పృథివీ ఉదద్యో యజ్ఞో దేవానాం ప్రత్యేది సుమ్నమాదిత్యా సోభవతా మృళయంతా ఆవోర్వాదీదు మజర్వృత్యా దంభోస్తిద్యావారి భో విత్తరాసత్ ఉపానో దేవా అవసాగమంతంగీరసాం సామాభిస్తూయమానాః ఇంద్ర ఇంద్రియైర్మరుతో మరుద్భిరాదిత్యైర్నో అదిశర్మాయం సత్ తన్నయేంద్రస్తద్వరుణస్తదగ్నిస్తదర్యమాతత్సమితాశనో ధాత్ తన్నా మిత్రో వరుణో మామహంతామదిశ్యంధు పృథివీ ఉదద్యో యీంద్రామోరథో వామభివిశ్వాని భువనాని దృష్టే ఏనాయాతం సరథం శివాంసోమస్ పిబదం సుతాదితం భువనం విశ్వమస్తోరుగ్యసామరిమసాగభీరం అయం పాత వే సోమో అస్వరామింద్రామనసేజుమభ్యా చక్రాదేహి సద్యా అమ్నా భద్రం సద్ధే దేనా వృత్రహణాముతస్థాః తారీంద్రాగ్ని సద్భ్యం చారిణద్యా వృత్ర సోమస్తృషణా ప్రేషయతా సమిద్ధేష్వగ్నిష్ఠాన జానా యతశ్రోజా బరిహిరోతి స్థిరానా ీర్వైస్వమేపరిక్తేభిరర్వాజేంద్రాగ్నిమనసాయాతీంద్రాగ్నిచక్రసర్వీర్యాణిరుష్ణ్యాని యావాం భ్రత్రాని సఖ్యా శివాదితేభిస్తోమస్తపదం సుతస్ యద్రావం ప్రథమం వాం మృణాలో అసూరైర్నో విహవ్యా శ్రద్ధామభ్యాహి జాతమథా సోమస్ పిబతం సుతస్యేమేదూరోనేయ్రహ్మ నిరాజాని వాయుజత్ర అత పరివృణనామాహి జాతమథా సోమస్ పిబతం సుతస్య యతింద్రాగ్నిదూషు దుర్భశేషు యద్రుహ్యశ్వనోషు భూనుషు స్థ అత పరివృణాపాహి జాతమథా సోమస్ పిబతం సుతస్యతింద్రాగ్ని అవమస్యాం పృథివ్యాం మధ్యమస్యాం పరమస్యాముదస్థ అత పరివృణాపాహి జాతమథా సోమస్ పిబతం సుతస్య యతింద్రాగ్నిమస్యాం పృథివ్యాం మధ్యమస్యామవమస్యాముదస్థ అదం పరివృణాపాహి జాతమథా సోమస్ పిబతం సుతస్య యతింద్రాగ్ని నిమిష్ఠో యత్ పృథివ్యాం యత్పర్వదేష్వోషధీష్వత్సు అదః పరివృణాపాహి జాతమథా సోమస్ పిబతం సుతస్య యతింద్రాగ్ని ఉదీతా సూర్యస్య మధ్యే దివస్వధయా మాదయేథే అదః పరివృణాపాహి జాతమథా సోమస్ పిబతం సుతస్య దేవేంద్రాగ్నిపవివాంసాస్య విశ్వాస్మభ్యం సంజయతం ధనాని తన్నో మిత్రో వరుణో మామహంతామదే సింధు పృథివీ ఉదద్యౌః విహ్యఖ్యం మనసావస్య ఇచ్చన్నింద్రాగ్ని జ్ఞాత ఉదవాస జాతాన్ స్థి మహ్యం సభాధియం వాజయంతీ మదక్షం అశ్రవం విభూరిదావత్తనాభాంబిదామాతురుతవాఘాస్యారాది అథ సోమస్య ప్రజాతి యుమభ్యామింద్రాగ్నే స్తోమం జనయా వినవ్యం మాచ్ఛేద్మరస్మీర్యాధమానా పితృణా శక్తిరణిగచ్చమానాః ఇంద్రాగ్నిభ్యాంతం వృషాణో వదంతి కాయ ఉపస్థే యుగాభ్యాం దేవీ ధృషణామకాలేంద్రాగ్నే సోమాముసతి శృణోతి తామస్మినా భద్రహస్తాసుపాణీ ఆధామతం మధూనా వృంతమప్సు యుగామింద్రాగ్నేసూనో విభాగే తమస్తమాసుస్రవృత్రహత్యే తావా సద్యా బర్హిషి యజ్ఞే అస్మిన్ ప్రదర్శనీ మాదయేషాం సుతస్య ప్రదర్శనిభ్య ప్రతనాహవేషు ప్రపృథివ్యారీరిజాతే దివశ్చ ప్రసింహభ్య ప్రగిరిభ్యో మహిత్వా ప్రేంద్రాగ్నే విశ్వాభువనాచరణ్యా ఆభరతం శిక్షతం వజ్రబాహు అస్మాగ్నింద్రాగ్నేరవతం సజీభిః ఇమేనుతే రస్మయస్తోర్యస్తయేభిస్తపిత్వం పితరో న ఆసన్ పురందరా శిక్షతం వజ్రహస్తాస్మాగ్నింద్రాగ్నేరవతం భరేషు తన్నా మిత్రవరో నామహంతామతేజస్సింధు పృథివీ ఉదద్యౌః తరమే అవస్తదూదాయతే పునః స్వాదిష్టాధీనిరుచథాయ దస్యతే అయం స ముద్ర ఇహ విశ్వదేవ్య స్వాహా గృహస్య తమో గృహ్ణదర్భవః ఆభోగయం ప్రయదిచ్ఛంత ఐదనాపాతాః ప్రాంచో మమ చేచీదాపయాః సౌధన్ వనాదస్తరిదశ్చ భూమనాగచ్చదస వితర్ధాసుకో గృహం తత్రాలితావో వృధత్తమాసో బదకో జయ్యశ్రవయం నైరాన జంజిశ్చమసమసూరస్య భక్షణమేకం సంతామకృణుతా చతుర్వయం విష్ణీ సమీతర నిత్రేణ బాఘతో భక్తాసస్సంతో అమృతత్వమానసుః సౌధన్వనారభవస్తూరాచక్షదస్వం వత్సరే సమావృచ్ఛందధీతిభిః క్షేత్రామివమిమాముస్తేజనేనేకం పాత్ర ప్రభవో దేహమానం ఉపస్తుత ఉపమం నాధమానా అమర్త్యేషు శ్రవ ఇచ్ఛమానాః ఆమనీషామంతరిక్షస్య నిర్భ్యస్తుదేవ ఘృతం జోహవామ విద్మనా కరణిత్వాయే పితురస్య తస్థిరో వాజమర్హం దివోరజాః విభుర్నయంగశ్చ వాసానవీయార్భుర్వాజేభిర్వసుభిర్వసుర్దతిః యుష్మాకం దేవా అవసాహాణి ప్రియే ఏభిలిష్టేమ మృత్సతీరసం వదా నిశ్చర్మ నర్భవో కామా వింశత సంవత్సేనా సృజకా మాతరం పునః సౌధన్వనాశస్వస్య నరోజిభ్రీయుమానా పితరా కృణోతన వాజేర్నో వాజ సాతామిర్భిభవాంద్రచిత్రమాదర్భిరాధాః తన్నా మిత్రా వరుణా వామహంతామదే దిశ్యంధ పృథివీ ఉదద్యౌః తటక్షంగసం సుమృతం విద్మనాపసస్తక్షంగరే ఇంద్రవాహావృషం వదు తక్షం పితృభ్యా ప్రభవోజమద్వయస్తక్షం వత్సాయ మాతరం స చాభువం ఆనా యజ్ఞాయ దక్షతర్భువద్వయక్రత్వే దక్షాయ సుప్రజాపతిర్మిషం యథాక్షయా సర్వవీరయా విజాతన్నః శ్రద్ధా యథా తథాస్మిన్ ధ్రియం ఆదక్షత సాతిమస్మభ్యాభవ స్వాతిం రసాయ సాతిమర్వాతే నరః సాతిం నోజైత్రే బ్రహ్మహేత విశ్వ ఋక్షణమింద్రమాహూవభూతయ ఋభూర్వాజాన్మరుతః సోమపీతయే ఉపావిత్రవరుణానో నమస్వినాథేనో హిన్వంతు సాతయే ధియే ధిషే ఋభుర్భరాయ సంసే సాతు సాతిం సమర్యతి ద్వాజో అస్మా విష్ణు అన్నా మిత్రో వరో నామావహంతామదే దిశ్యంభః పృథివీ ఉదద్యో ఈలేద్యానా పృథివీ పూర్వచిత్తయేగ్నిం ఘర్మం సురుచం యామం నిష్టయే యాభిర్భరే కారమంసా యజిన్వాధస్తాభిరోషు భూతిభిరస్తినాగతం యుగోద్ధానాయ శుభరా అసస్తతోన సమాధస్తుర్వచ సంగమంతవే యాభిర్ధియోవధకర్మన్ నిష్టయేదాభిరోషు భూతిభిరస్తినాగతం యువందాసాం దివ్యస్య ప్రసాదనే విసాంఖ్యాయతో అమృతస్య మద్మనా యాభిర్ధేనుమస్వా అంబిన్వాదో నరాతాభిరోటు భూతిభిరస్తినాగతం యాభిర్పరిద్వాదన యస్య మద్మనా ద్విమాతా తోరుషు తరణిర్విభూషతి యాభిస్త్రిమంతురభవద్విచక్షణస్తాభిరోటు భూతిభిరస్తినాగతం ేభం నివృతం సిత మధ్య ఉద్వందమైరాయతం స్వదృశే యాభిక్కండం ప్రసిరాసంతమావతంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిరంతకం దశమానమారాణే భుజ్యం యాభీరవ్యసిభిర్జిసింగతో యాభిక్కండం మయ్యం నిజింబాధస్తాభిరోషు భూతిభిరస్తినాగతం జంధసాం సూఢం సదం భక్తం ధర్మభోమ్యావంతమత్రాయే యాభిప్రశ్నేగుంబరుగుత్సమావతంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిశ్రీహృమృగణాపరామృజం ప్రాణాం శ్రవణం తక్షాసయేత మే కృతః యాభిర్వర్తీకాంగ్రసితామంతైతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిః సింధుం మధుమందమసశ్చ తం వసిష్ఠం యాభిరజరావజింబతం యాభిః కుత్సం శృతర్యం నర్యమావతంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్విష్పలాంఘ్రదసామధర్యం సహస్రామేఢ ఆజావజింబతం ర్వశ్యం రేణిమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిః సుదానో ఔషిజాయ వణిజే దీర్ఘస్రవసే మధుకోశో అక్షరత్ కక్షీవందాం స్తోతారం యాభిరావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం ీరస్మయాభీరథమావతంజిషే యాభిస్తుభుశ్రియాజాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిః సూర్యం పరిజాతః పరావతీమం ధాతారం క్షేత్రవత్యేష్వావతం యాభిర్విప్రం ప్రభరద్వాజమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్మహామతిధిగ్వం కాశోదిభం దివో దాసం సంవరహత్యావతం యాభిః పూర్భిజ్యేర్దశదస్యమావతం తాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్భం బ్రంబీ విపానమో వస్తుతం కలింజాభిర్విత్తజానిందువస్యథాః యాభిర్యస్వముత పృథిమావతంతాభిరోషు భూతిభిరస్తినాగతం యాభిర్నరాశయ వేయాభిరత్నాయేయాభిః పురామనా మేధాతు మేషసోః యాభిశ్చారీరాజతం శ్యూమారస్మజేతాభిరోషు భూతిభిరస్తినాగతం పఠర్వాజఠారస్య భద్మనాగ్నిర్నాదీరే యుద్ధో అధ్వన్నా యాభిసర్యాతమపాథో మహాధనే తాభిరోజుభూతిభిరస్తి నాగాతం యాభిరంగిరోమనదానిరంజసోగ్రం గచ్చాసో విభరే గోహన్నః యాభిర్మదం సూరాభిషాసమావాతం తాభిరోజుభూతిభిరస్తి నాగాతం యాభిః పత్నీర్విమదాయం యోహసురాఘవాయాభిరరుణీరశిక్షతం యాభిస్తుదాసమోహజస్తు దేవ్యాభిరోజుభూతిభిరస్తినాగతం యాభిస్సందాదీభవతోదాసుటే భోగ్యం యాభిరవసోయాభిరద్వేగం ఓం యావతీం శుభరామృతస్తు భంతాభిరోజుభూతిభిరస్తినాగతం యాభిక్రిషాధుపసనేదు పశ్యసో జయేజాభిర్యోనో అర్వంతమావతం మధుప్రియం భారతో యశ్శరద్భ్యస్తాభిరోజుభూతిభిరస్తినాగతం యాభిర్నరం గోషుయుధం మృగాగ్యే క్షేత్రస్య సాదాతనాయస్య జిన్వాదః యాభిరథావతో యాభిరర్వతస్తాభిరోజుభూతిభిరస్తి నాగతం యాభిక్ుత్సమాద్యుమేయం సదక్రతో ప్రదుర్వీజం ప్రజాతభీతిమావతం యాభిర్ధ్వరంతిం పురిణంతిమావతం తాభిరోజుభూతిభిరస్తి నాగతం అప్రస్వతీవస్తి నావాచ భస్మే కృతం నాదస్రావృణామనీషా అద్యోద్యేవేవాతం వాజసాతీరక్తి పరిపాతమస్మానరిష్టేరస్మినా సౌభాగే తన్నో మిత్రో వరుణో మామహం తామతి దిశ్యంధు పృథివీ భద్రాణో అపి వాతయమనా ఇదం శ్రేక్షం జ్యోతిషాం జ్యోతిరాగాచిత్ర ప్రాకేతో ఆజనిష్ట విభ్వా యథా ప్రసూతాసమితుః సమాయం యేవారాత్యుషదేయోరీమానైక ృషద్వత్సానుషాదీ శ్వేత్యాగాధారీకృష్ణాసదాన్యస్యా సమానబంధూ అమృతే అనోచీత్యా వావర్ణం జరత ఆమినానే సమానోధ్వా స్వస్తోరనంతస్తమన్యాన్యా జరతో దేవశిష్టే నమేదస్తదస్సు మే జనసామిపే భాస్పతి సూనృగామేదిత్రిదురో నామ్యాజగద్యో నో రాజో అక్షదుషాజీ గద్భువనాని విస్మా సింహస్యే చరితమే మఘోన్యా రాజపుత్రం బ్రహ్మస్యధ్యముర్భియా విచక్షావృషాజీ గర్భువనాని విశ్వా క్షత్రాయ త్వం శ్రవాసే త్వం మహీయాయిష్టయే త్వమర్థమివత్వమిత్యై విశాదృశాజీ విచక్షావృషాజీ గర్భువనాని విశ్వా ఏషా దివో దోహిగా ప్రత్యాదర్శిగ్యుచ్ఛంతి యువతి శుక్రవాసా విశ్వస్యేషా నామార్థివస్యవస్వపుషో అజేహసు భగేభ్యోచ్ఛ పరాయతీనామన్వే దిపాథ ఆయతీనాం ప్రథమాసస్వదీనాం యుచ్ఛంతి జీవమో దీరయంతి పురుషోజగ్నిం సమిధే సగచ్చమియదాభశ్చక్షసా సూర్యస్య జన్మానుషా యక్షమాణా పజీకస్తద్దేవేషు జగృణే భద్రమప్రాహ ఇయాజ్ఞాయ సమయా భవాదియా యోషుర్యాశ్చ నూనం వ్యుచ్ఛాన్ అమలపూర్వాకృపతే వామసానా ప్రతిధ్యానాదోషమన్యాభిరేతి ఏ యుష్టే పూర్వతరామపశ్యన్ యుచ్ఛంతే మృష సంవర్త్యాసః అస్మాభిరోణ ప్రతిచక్ష్యా భూతో తేజంతిషు పశ్యాన్ యావయద్వేడారితమారి తేజాసుం నామరీ సూనృతా ఈరయంతి సుమంగళీర్బిభ్రతి దేవమీతి విహార్యోషశ్రేష్ఠతమాభ్యోచ్చ సస్వత్పురోషావ్యోపాసదేవ్యతో అజ్ఞేదం యావో మఘోనీ అసోవ్యోచ్చాదుత్తరామరుద్యో నగరామృతాచరతి స్వధాభిః యా అంజభిర్దివ ఆదా సద్యోదప కృష్ణా నిర్మిలం దేవ్యావహ ప్రబోధయన్ రుణేభిరస్మైరోషాయాతి సుజుజానసేన ఆవహన్ దీపోశ్యామాల్యాని చిత్రం కేతుం క్రీడుతే చేకీతానా ఈజుషీనాముపమాసస్వాదీనాం విభవీనాం ప్రథమోఢావ్యాస్వైత్ ఉదీర్ఘ్వం దీప అసం నాగాదవప్రాగాద్యోతిరేతి ఆలైపంథాయాతే సూర్యాగం నయత్ర ప్రతిరంధాయో శ్రోమాణాచముదీయత్యమన్నిస్తవానో రేభపుణదో విభాతి అద్యాదృక్షదే మాఘోన్యస్మే ఆయుర్నిదీదీహ ప్రజావాత్ యా గోమాదీరుషసర్వీరాచ్చంది దాసుడే మధ్యాయ వాజోరీవ సూనృతానాముదర్కేత అస్వదా అస్నవత్సో వసుత్వా మాతా దేవానామతీతేరణీతం యజ్ఞస్య కేతుర్బృహతి విభాహి రసస్తి గద్బ్రహ్మాణే నోవ్యో ఉచ్చాలోజనే జనయ విశ్వవారే చిత్రమప్నాగుణసోవహంతి జానాయ సదమానాయ భద్రం తనన్వా మిత్రో వరో నా మామహం తామది దిశ్యంధ పృథివీ పురద్యో ఇమా రుద్రాయ తమసే కమద్దినే క్షయద్వీరాయ ప్రభారామహేమతి యథా సమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్నారాధురం ృధిక్షయద్వీరాజ నమసా విధేమతే యోశ్రమనూ రాజే పితాదశ్యామతమరుద్ర ప్రణీషు అశ్యామతే సుమతిందేవయ్జయాక్షయద్వీరస్ తమరుద్రమీభ్వ సుమ్నాయన్నిద్విదో అస్మరిష్టవీరాజుభవామతే హవిః ృద్రం యజ్ఞసాధం భంగం కవిమవాసే నిష్ప్రాయామహే ఆరే అస్మద్దైవ్యంహేలో అశ్వతుభైరేభ్రయమశ్చావ్రీణీమహే దివోప రాగమరిషంక పద్మినం వేషం రూపం నమసా నిష్ప్రాయామహే హస్తే బిభ్రద్భేషయావార్యాణిసర్వర్మచ్చర్తిరస్మభ్యం ంసత్ ఇయం పిత్రే మరుతముచ్యతే స్వాదో స్వాదీయో రుద్రాయ వర్ధనం ఆశ్వాజనో అమృతమర్త భోజనం మనే శోకాయతనయాయ మృళ మానో మహాత్మృతమానో అద్భుతం మానముక్షం ఉదమానముక్షితం నమోద మాతరం మాన ప్రియాస్తన్వో రుద్రలీలిషః మానస్తోకేతన జయమాన ఆజౌ మానో గోషు మానో అశ్వేషు లీలిషః ఈరాన్మానో రుద్రభావితో వాధీర్హవిష్మం దస్తదమిత్వా హవామహే ఉపాధే స్తోమాన్ సుపాయివాకారం రాస్వాతర్మృతాస్మే భద్రాహితేషు భద్రమాధామయమవైతే వృణీమహే ఆరేతే గోఘ్నముద పూర్ఘ్నం క్షయద్వీరసుం నమస్మేతే అస్తు మృగాచ నో అధీత బ్రూహి దేవాధాచన శర్మా యచ్చద్వివర్హా అవోచ మనమో అస్మాభస్యవ శృణోతు నోహమం రుద్రో మరుత్వాన్ తనున్నా మిత్రో వరుణో మామహంతామదే సింధు పృథివీ ఉదద్యౌః చిత్రం దేవానాముదాదమీ కంచక్షుర్మిత్రస్య వరుణస్యామే ఆప్రాజా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగదస్తస్థురశ్చ సూర్యో దేవీ గృహసంరోజమానా పర్యోనయోషామభ్యే దివశ్చాత్ భయంతో యుగాని వితన్ఫలే ప్రతి భద్రాజ భద్రం భద్రా అశ్వా హరిత సూర్యస్య చిత్రాజే తద్వాభ్యాస నమస్యంతో దివా పృష్టమస్త పరిద్యా వా పృథివీయంతి సద్యః తత్సూర్యస్య దేవత్వం తన్వాహిత్వం మధ్యాదత్వాద్విదతం సంజభార యజేదయుక్త హరితస్తధస్థాద్రాద్రీవాసస్తనుతే శివస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యో రూపం కృణుతేర్జోర్వస్తే అనంతమన్యద్విషాదస్య పాదకృష్ణమన్యద్భరిత సంభరంతి అద్యాదే బాహుదీతా సూర్యస్య నిరంఘాసృతానిరాభ్యాత్ తన్నా మిత్రో వరుణో మామహంతామదే సింధ పృథివీ ఉదద్యౌః నాసత్యాభ్యాం బర్హిరేవ ప్రవించే స్తోమాంగ్యభ్యేవమాతాః యావద్భాగాయ విపదాయ జాయాం సేనాజువాన్యోహదూరథేన ీరువద్దాభిరాజుమాభిర్వాదేవానాం వాజ్యోతిభిస్తాసదానా భద్రాస భోరా సత్యా సహస్ర మాజాయమస్య ప్రథనే జిగాయ రుగ్రోహ భుజ్యమశ్వినోద మేఘే రయిన్న కశ్చిన్ సమోహసన్నోభిరాత్మందీరంతరిక్ష ప్రద్భిరబోధకాభిః తిస్రః క్షవస్త్రహాదింద్రజద్భిర్నాసత్య భుజ్యమోహసుఃపతంగైః సముద్రస్య ధన్వన్నాద్రస్య పారేస్త్రిభిరథైః శతవద్భిష్వలస్వైః అనారంభణే తదా వీరయే దామనా స్థానే అగ్రభణే స ముద్రే యశస్వినా భూభుజ్యుమస్తం సదారిద్రాం నావమాదస్థివాంసనం